maturana lalek katipiku tu betong di ceria. Rata kali ani boka asegere campali bentade caure. Rata kali ani boka Jangan నిన్నే కలదైనా నా కన్ను తప్పించి నేను చేరదే చలి చలి చలి నేనంటే నాకు చాలానే గాలి నేను పోటీ పడుతుంటాం పీల్చే శ్వాసై నిన్ను చేరేలా మేలా నేను రోజు సర్దుకుపోతుంటాం రాణి పాదాలు తల మోసేలా ఉళ్ళన్నీ నీ సొంతం ఉళ్ళన్నీ నా కోసం ఎండల్ని దిగమింగే లేని లోకం నేనవుతా నీతో పాటే అందులో ఉంటా ఆట పాట ఆడే బొమ్మై నేనుంటా నీ సంతోషం పూచి నాదంటా చిన్నారి పాపలకు చిన్నారి ఎవరంటే నీ వంక చూపిస్తా అదిగో మాఫియా కదా ధర్మం అయిపోయా சோப்பு நிதி రక్తమేవి చిందలేదులే ఊపిరైతే ఆగినాది నీ కొర కొర చూపుల్లో బయట చెంగున్న వదలలేదులే ఒట్టు కూడా జరగలేదులే అందమంతా ఈడేరే నీ సల్లా సల్లా దగ్గరిలో కాక మీద కౌజు పెట్ట చాలంటే భాషే సరిపోతే తప్పంత నీదైనా సారీ చెబుతాలే ఫ్రెండ్షిప్ లో ఈగో లేదని నే చూపిస్తాలే మంది కనబడుతున్నారేమో, నాకు మాత్రం ఒక్కడే కనబడుతున్నాడు. యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే. నీ చేతి ఒక్కసారి నా చెంతకొచ్చినావు నిన్నింకా మొదలు కోను చెయ్యందుకో Sala, mas dime don sala, give me a move to the groove, what I call హే అర్ధరాత్రి నీ రోడ్ లో పవర్ పోతే టికెట్ ఉండదంట నువ్వు నవ్వితే నవ్వితే నవ్వితే బరాబరి ఎన్ని మాయ మాటలైన కన్నుకు స్థాయి నిన్ను తవ్వితే తవ్వితే తవ్వితే సన్న జాతికే నీ లేక ఒళ్ళు వల్ల క్రేజ్ తగ్గలే పది వేల టన్నుల పరువాల వెన్నెల ముందే ఉంటే పొగడ కుండేది ఎలా ఎలా రాబెచ్చేదాం దాండియా విసిరిన రాకెట్టు